2:3 కామేశ్వర విమోహితి సంభా కామేశ్వర విమోహిని అవిమోహేతి స్వయం భిన్న విగ్రహవతి సతీ ఆవాం దంపతీతి ద్విప్రకారక జ్ఞానవంతం కరోతీతి సా తథా అభేదజ్ఞానవత హత్వపరిత జ్ఞానవత్వం మోహః తత్కరోతీతి సా తథా అథవా మోహో నామ బుద్ధిరేకాలంబనతయ తదన్యవిషయకత్వం పరమేశ్వరస్య స్వస్వరూప పరదేవత పరమానంద నాత్కారేణ స్థానవత్ నిశ్చలతయ ఉపచాశ్రేణ మోహవత్తయ తదితర ప్రపంచకార కృత్యాద్యాశ్రయతాదర్శనేన మోహయతి త్యుపచారనామ మోహ నతివేత్యర్థః అంతఃప్రగతు రాజానం స్త్రియసకదిత్యర్థః ఓం కామేశ్వర విమోహిన్యే నమ ఆం వి తాను స్వయముగా కామేశ్వరుని కంటే భిన్నమైన శరీరము కలదే మన మిరువురము దంపతులమని ద్వివిధమైన జ్ఞానము కలవానినిగా చేయుచున్నది. కామేశ్వరుకు అద్వయ బ్రహ్మస్వరూపుడైనను అప్పుడప్పుడు మాయాస్వరూపిణిగా ఆ బ్రహ్మస్వరూపము నుండి పృథగ్భూతురాలే కామేశ్వరుని గూడా మోహింపచేయునది. దొట్ గావున కామేశ్వర విమోహిని యని దేవి ధ్యాతవ్యయగును అభేద జ్ఞానము గల పరమేశ్వరునకు తద్విపరీత జ్ఞానము కలుగుటే మోహము. అట్టి మోహము కలిగించున దగుటచేత దేవి కామే కామేశ్వర విమోహిని యని స్తుతింపబడుచున్నది. అథవా బుద్ధి ఒక వస్తువును ఆలంబనముగా చేసుకొని తద్భిన్నమైనడానికి విషయమగుటను మోహముదురు. 378 లలితా త్రిశతీ భాష్యం. పరమేశ్వరుని స్వస్వరూపమైన పరదేవతా పరమానందము యొక్క సాక్షాత్కారము చేత స్థానువు వలె నిశ్చలముగా ఉన్న కామేశ్వరుడు మోహితుడుగా ఆరోపింపబడుచున్నాడు. కావున ఆయనేందు తద్భిన్నమైన ప్రపంచకర్తృత్వాదులు కనపడుచున్నవి. అందువలన ఆ కామేశ్వరుని కామేశ్వరుని కామేశ్వరి మోహింపజేయుచున్నదను ఆరోపిత భావము ఈ నామము చేత సూచితము. మోహింపజేయుచున్నదానివలె ఉన్నదని యర్థము. అంతఃపురము నందున్న రాజును స్త్రీ వ్యామోహితుడైయున్నాడని చెప్పినట్లు స్వస్వరూపస్థితుకైయున్న కామేశ్వరుడు కామేశ్వరి మోహితుడైయున్నాడని చెప్ప బడినదని తెలియవలయు నని భావము.